68 లలాటనయనార్చిత సం భా లలాటనయనార్చిత లలాటే నయనం యేషాంతే అత్ర లలాట సబేన భ్రూమధ్యం లక్ష్యతే నయన సబేన జ్ఞానమపి తథా చోర్ధ్వదృష్టిభిః ఖేచరి ముద్రయా విలీనచి తయహాసి నరుణయో మధ్యదేశాభిధానానిము కకృత పరమేశ్వరారాధన పర పురుష సాప్యత్యాభిధాయ సాత్రిప్రశ్నో అజాబాలశ్రుతిగత యాజ్ఞవల్క్యోత్తర వాక్యనిర్దిష్ట భూమికా జయసిద్ధిమత్పురుష అర్చిత సాయత్కృతేత్యర్థ టి అథవా తృతీయ నేత్రవతా శివేన తత్స్వరూప రువైర్వ పూజితేత్యర్థ ఓం లలాటనయనార్చితాయే నమః 152 లలితా త్రిశతి భాష్య ఆం వి లలాటము నందు నేత్రము గలవారు లలాటనయనులు ఇట లలాట సద్దముచే భ్రూమధ్య ముపలక్ష్మిత మగును నయన సద్దముచేత జ్ఞానము సైతము సూచితము ఖేచరి ముద్రచేత చీ తనృత్తులను లయింపజేసిన వారిని ఊర్ధ్వ దృష్టిగలవారని ఎందుకు అసి నున అనెడి నదులకు మధ్యనున్న ప్రదేశమునకు వారణాసి అనిముక్త క్షేత్రమని పేరు అట్టి యవిముక్త క్షేత్రము నందు ఊర్ధ్వదృష్టి గల సాధకులు పరమేశ్వరారాధనాతత్వపలే యుందురు తాదృశ పరమేశ్వరారాధన నిష్ఠులకు ప్రాస్యత్వమును పొందదగనతత్వమును జాబా శృత్యంతర్గతములైన అత్రి యాజ్ఞవల్క్య ప్రశ్నోత్తర వాక్యములుపదేశించును తాదృశ వాక్యములయందు నిర్దిష్టమైన భూమి కాజేయమును సాధించిన సిద్ధ పురుషుల చేత అర్చింపబడునది సాత్కరించుకొనబడునది గావున శ్రీ రాజరాజేశ్వరి లలాట నయనార్చిత యను దివ్య నామముచేత గానము చేయబడును అథవా త్రినేత్రుడైన శివునిచేతను తద్రూపులైన రుద్రులచేతను అర్చింపబడునది గాన లలాటనయనార్చిత యను నామము సరమేశ్వరి యందస్వర్ధము విశే భూమధ్యము నందు దృష్టిని నిలిపి శిరస్సున ప్రాణము నుంచి మనస్సును వృత్తిరహితముగజేసిన తానే శంకర 12-20 153 శంకర గ్రంథరత్నావళి పరమాత్మ ఎననట్టి ఎనుభూతి కలుగునని శ్రీ హర్షాదుల ఎనుభన ప్రకాశము స్లో లక్షణోజ్వల దివ్యాంగి లక్ష కోట్యండ నాయక లక్ష్యార్థ లక్షణాగమ్య లబ్ధకామ లతాతనుహ 15